దేవానాహం పరమేయో మహా ప్రాభుర్గాత్రాణి పరియేషు విశ్వతాః భువాయ అహోవాహ అదర్శనాన్న దదామి మోహసుదః భువాయ అహోవాహ శ్రుతాదాయుద్వహంత సందరాః సద భువాయ అహోవాహ సూరాయ మాయా సృష్టాయ రాజాయంద్రవా సువర్వాయ సూరాయ మాయ తాయ మాయ ప్రణయ దోహారయా సృషజాయందవాయిందావా సువరా ఆయ మేషాణయ ఇమాహాంతాంశ ఓ నిషేదాయ అగయదా శిశున్నాయ పారాయ భాశ్రాయ సాయి సో అహోయ్ అహేనా

ప్రోదా ఆదోదా సదా ఓ అసనక మమ పురాహం ఓ హాయ పురాహం ఓ హాయ మన ప్రకాహం ఓ హాయ Yeah. సాధున్వే ప్రకృతి పవమానం పర్వ సమాప్తం.